ఓ చిలక నారా చిలక రావే రావే రా చిలక నా చిలక రా చిలక రావే రావే నా చిలక ఓ సయ్యో ఒరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస ఘల్లు ఘల్లు మన్నదే ఓర చూపులే రూపే పిల్ల ఏ కవీర నువ్వులా ఉన్నవే ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస ఘల్లు ఘల్లు మన్నదే ఓర చూపులే రూపే పిల్ల ఏ కవీర నువ్వులా ఉన్నవే జవనాల ఓ మధుబాల జవనాల ఓ మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస ఘల్లు ఘల్లు మన్నదే ఓర చూపులే రుబ్బే పిల్ల ఏ కవీర నువ్వులా ఉన్నవే పిలుపులే వెన్నలా ఇకనైనా కలనైనా జతకు చేరగలనా అందాల దొండ పండుకు మిసమిసల కొసరుగాకి కెందుకు అది గీడా సరిచాడా తెలుసుకొన్నవే తులసి చెలి మనసును గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస ఘల్లు ఘల్లు మన్నదే ఓర చూపులే రుబ్బే పిల్ల ఏ కవీర నువ్వులా ఉన్నవే కనకు గొరు వెచ్చగా తల నిండా మునిగాక తమకు వలదు పడుకు దాదా దాదమ్ములున్నవా మగ సిరిగా ఎదురు పడగలవా లంకేశాలవు చేశా రాముడంటి జత దాడ్ని ఎదము సిరి నమస కల మక మకలాడిన మాయే తెలుసా ప్రేమ కన్ను తిప్పలు హే వాళ్ళకే పిల్ల